అధిగాహతే వృధో విశ్వాని గృణ్వన్ సుపథాని యజ్ఞవే గాహృణ్వాణో నిర్ణయం హర్యదకవిరత్యో నక్రేణం పరివారమర్హతి అసశ్చతస్సదారాభిశ్రియోహరిం నవంతే వదాభూధన్యువాహ క్షిపో వృజంతి పరిగోభిరావృతం తృతీయే పృష్ఠే అధిలోచనే దివః ప్రజాదివ్యశ్చరస్తం విశ్వస్య భువనస్య రాజసి అదేవం విశ్వం భవమాన దేవదేత్వమిందో ప్రథమోధామధాది ముద్రాది విశ్వవిక్రవేదేవా పంచ ప్రతిశోపి ధర్మణి ంజాం పృథివీం జాతీలభ్రిడేత భజ్యోతిం శివమానమూర్జాత్రే రజ సోమణి దేవేభ్య సోమపవమానభూయసే తాభుజ ప్రథమాభ్రదేమా విశ్వాభువనాని మిలే ప్రరేభయే జివాదమవ్యయం మృషావనే కవచక్రదద్ధరీ ృహంతి మదయ పనిప్రతం రశ్మిభిపరివ్యదంతంబాస్త్రిభృతం యథాభిదే ప్రతిరోధవీయసీ పరిర్జనీనాముపజాతి నిష్కృతం రాజాసింధూనాం భవతే పతిర్దివరితస్య జాతిపతిభిః కనిక్రదత్ సహస్రధారపదీక్షతే హరిః పునానో వాజం జనయన్నుపావసు అపమానమశ్చర్ణో విధావతిరోరో న చిత్రో అవ్యయానిరోవ్యయా గర్భస్తి భూతో నిభిరద్రేభిః స్తుతో మహే వాజాయ ధన్వసి ఇహమోర్జం పరమానాభ్యర్షతి సేనో నవం సుతరసేషుసీతసి ఇంద్రాయమద్వా మధ్యోమతస్సుతో దివోరిష్టం భవో భవో వీలక్షణ సప్తస్సుతారో అభిమాతరాశ్రుతం నవం యజ్ఞానం జేన్యం విపశ్చితం అపాంగం ధర్మం దివ్యం విదక్షతం సోమం విశ్వస్య భువనస్య రాజసే ఈశానయిమా భువనాని వీయసేయుషానయిం హరితస్సు పన్యాక్షరంతు మధుమద్ఘృతం వయస్తమ వ్రతే సోమతిష్టం సుపృష్టజాహృక్షాదిశోమ విశ్వరపవమానమిషభదా విధావసి సమసో మధ్యరణ్యవద్వయం యామభువనేషు జీవసే గోవిత్వస్వసుమద్ధిరణ్యమిద్రే దోధాయం దోభువనేష్వర్పీతీలో అజిలోమ విశ్వవిత్తం పావిత్రాముపాహిరేమాసతే ఉన్మధ్వూర్మిర్వణనా అదిష్టిపదపోవసా నో మహిషో విగాహతే పవిత్రరసో వాజమానుభత్సహస్రాభిర్జయతిష్మో బృహత్ సబందనాముదీయర్తి ప్రజావీర్విశ్వాశుభరాహర్దివి బ్రహ్మ ప్రజావద్రయమస్తాపస్యం వీరయింద్రమస్మభ్యం జాచతాత్ సోహగ్రే అన్హాంహర్యతో మధత్ప్రచేత సాచేతయతే అనుద్యుభిః రాజాజాతయన్ అంతరీయతే నరాజసం సంధైర్యం చ ధర్తరి అంజదేవ్యం జతే సమంజతే కృతం దిహంతి మధూనాభ్యంజతే సింధోరుచ్ఛ్వాసే పతయం తముక్షణం హిరణ్య భావా పశుమాసు గర్భతే విపశ్చితే పవమానాయకాయతమహీనధారాత్యంధో అర్షతి అయర్ణజోర్ణమీతత్పతిమధ్యోన క్రీడన్న సరదృఢా హరీ అగ్రే గోరాజాభ్యస్త తిష్టతే విమానో అంధాంబువాదేష్వీత హరిర్ఘతస్మస్సుదృశీ కోర్ణవో జ్యోతిరసత్వపతే రాజభోగ్యా అసర్జస్కంభో ఇవ ఉద్యోమర పరిత్రుధాన్యర్హతి హంసం రేహంది మతయ పనిపదం గిరాయతి నిర్నిజమృగ్నియు ప్రదేహారాత్యన్వాణి పురాణస్య సంయుతోయం నిరంభజ నిర్గోభీరిందో జంబో సమజ్జసాదు భారస్వమకలసేషు సీదసి అవస్వమకృతమిన్నా ముఖ్యోవాయే పరీధావసు ప్రియమ్ విశ్వాన్ రక్షస ఇందో అత్రినా బృహద్వదేవ విదధే సువీరా ప్రతుద్రమపరికో సంభి పురాణో అభివాజమరుష అశ్వం మత్వా వాజినం భర్జయంతోచ్చాభిర్నయంతి స్వాయుధ పవతే దేవయందోరథస్థిరామృజనం రక్షమాణ పితా దేవానాం జనితా సుదక్షో విష్టంబో దివో ధరుణ పృథివ్యా విషర్విప్రపురజేతా జనామృభుర్దీర ఉదనా కావ్యేన సదిద్వివేదనిహీతం విరాసామభీజ్యా అంగుహ్యం నామగో ఏదశ్రదే మధూమాంద్రసోమో మృషా వృష్ణే పరీ పవిత్రే అక్షాశ్రదాస్తూరిజాస్వత్తమం పరిహిరాజస్థాతే సోమా అభిగవ్యా సహస్రా మహే వాజాయామృతాయశ్రవాంసి పవిత్రేభిప్పవమానా అగ్రగ్రంగ్రమస్య భోనభిర్ధనాజో అత్యాహ పరిహిష్మా పురభూతో జనానాం విశ్వాసరద్భోజనా పూయమానః అథాభరస్యేన మృతప్రజాం శిరయిం సుంజానో అభివాజమర్ష ఏదో భాన పరిసోమ పవిత్రే సర్గో న దృష్టో అదధావసర్వా ఏకాయౌ పరమాదంతరద్రే కూచిస్వతీరూర్వేగావీవేద దివో న విద్యస్తనయం చభ్రై సోమస్య దేవతయం ప్రహారా ఉదస్మ రాశిం పదీయాదిగో నామింద్రేణ సోమసరథం పురాణః ీరదాక్షాపూపష్ అయం గోమాయంద్రదుభ్యం సున్వేతుభ్యం పవతే తమస్య పాహి తమ్ హయం చృషేర్వృషయుజ్యాయ సోమం సయేంద్రతో నూరియాజి మనఃపురూణి సాధజే వసూని ఆధీం విశ్వానభుష్యాని జాతా స్పర్షాతామన భూర్ధ్వానమంత వాయున్మయో నియుక్త్వాంగిష్టయా మానా సత్యే భవారంభావిష్టః విశ్వారోద్రవినోదాజీ పద్మన్ భూమేవ ధీజవనోసి సోమ ఇంద్రోనయో మహాకర్మా నిగద్రహంతాజిగోమోద్భిమహీనాశ్వశ్రాదిలోమదస్యో అగ్నియో వన ఆసృజమానోవృధాపాదాంశృణుతే నదీషు జోనయుద్ధ్వా మహదవో బద్ధిర్యతిమాన భూర్మిం ఏతే సోమాదివారాణ్యవ్యా దివ్యాగోధాసో అభ్రవర్షా వృధా సముద్రం సింధ భోననీతే సుదాసో అభికలసాంగ్రన్ సుష్ధో నమాలోంబస్తానభితస్తా దివ్యాయ సాట్ ఆభోనమక్షో మజర్భవా సహస్రా ప్రతనాయ రాజ్యోను దేవరుణశ్చ వ్రతాని బృహద్గ్రాభీలం భవతోపధామ జ్యేష్ఠమాది ప్రియోన విక్రో దక్షాయో అర్యమేవాసిగోమ రోచమన్యపత్యాభిరస్యాం వృష్టిర్పవమానో అక్షాః సహస్రధారోదన్యా అస్మే మాతురుపస్థేవనాథోమా సింధో నామవతిష్టమాదర్శనాభమానోహద్రజిష్టాద్రోమాృధేనూతోగజీం పితాగజీం పితుర్జా సింహం నమధ్వో అజా సంహరీమరుషం జివో అస్తపతి సూరాయుత్వ్రథమ పృచ్చేకాపరీపాక్షా మధో పృష్టం ఘోరమయా సమస్వం రథే యుంజం చక్రవిష్మ సదారయీం రామయో మర్జయంతి సనాభయో భారీనమూర్జయంతి శతస్రయీం కృతృహస్వచం దేశమానే అంతర్ధరుణే నిహత్తా ఆయీమనుషం జనమనసా పునానాస్తాయీం విశ్వర పరిహంతి పూర్వీ విష్టంబో దివో ధరుణ పృథివ్యా విశ్వా ఉదక్షితయోహస్తే అసత్సవుత్సోగణతే నిజుత్వాన్మద్భో అంతఃపవతయింద్రియాయ మన్మన్నవాదో అభిదేవీదివింద్రాయ సోమగత్రవాపవస్వ సర్దిమహపూర్వశ్చంద్రస్య రాజస్సువీర్యస్య పతయ శ్యామ ోజితారోదశ్యోదోదాజుందరిషన్నయాధీ ఇంద్రం గచ్చన్నాయుధా సంసిధానో విశ్వావృహస్తాదధాన అభిష్టే వృష్టం మృషాణం వయోధామాూఢానామవసంతమాణీ నోపరోనదింధోన్విరత్రదాయతేవార్యాహాని సూరగ్రామసర్వీరస్థ భాంజేతాపమస్వదనీతాధనాని దిగ్మాయుధా క్షిప్రధన్వాతమత్సాస్వాంగ్రాధుశత్రూన్ గురుగౌర్యోతిలపరయాని గణ్వాంశ్రామీచీనే ఆపవస్వాపురం అవశ్రిడాధన్నుషస్వా అర్గాక్రదో మహో అస్మభ్యం వారాయ మత్స్యో మవరు నమ్మత్స్యీ మిత్రం మత్స్యేంద్రమిందోపవమాన విష్ణుం మత్స్యర్థో మారు సంవత్సి దేవాన్వత్సి మహామింద్రమిందోమదాయ ఏవారాజే వక్రతు మాంగమే నవిశ్వాఘరిఘ్నద్దురితాపవస్వ ఇంద్రో సూక్తాయవచ దేవయోధాయూలం పాత స్వస్తి విశ్వదానః భద్రం నో అపి వాతయమనాః అసద్వక్వారధ్యేయారౌధియా మనోతా ప్రథమో మనీషి దశస్వతారో అధిదానో అవ్యేదం దివన్యం సదనాన్యచ్చ ఈతీజనస్య దివ్యస్య గవ్యేరీసుభానో నృష్యేభిందో రజోమృతీరమృతో వర్తే భర్మృజానో విభిర్గోభిరద్ది మృషామృష్టైరోపదం సురస్తై పవమానో నృషదీర్తేపయోగో సహస్రమిత్వా పతిభిర్వచో విదద్భస్మభిస్సోరో అన్వం విజాతి ృాజిద్రక్షసస్వదాంజిపునానయింద్రవోర్ణివాజాన్ నిశ్చోపరిష్టాస్తు జలాపదే నయే అంతి దూరాదోపనాయమేషా స ప్రవన్నవ్యాదేవిశ్వారూక్తాయ పదక్వే ప్రాజా ేవాస్మభ్యంకాతనయాభూరి క్షేత్రమృజోజ్యోసూర్యృతే ీకమానో హరీరం పవిత్రేణోకమింద్రియం పూజమాన ప్రతి దేవాంగజుత ప్రయోగిక్షేణ కవిరచయోనౌ పంచధీరా ప్రవత్యేమవమానే విశ్వే దేవాశ్రయేకాదశాసాదశ్వదాభిరే మృజంది సప్తజక్వీ తన్ను సత్యం భవమానశ్చాస్త్ర విశ్వే కాలవస్తన్న సంత జోదర్యదన్నేణోదులోకం రావన్మనందేతరీతం సమీకీర్యాన సోమ పునాన కలసాంగీర్తీరం సాగముక్షోధీరస్వీతజోధరీ హరిపర్యద్రవ్యాసూర్యద్రోణంజోరీ మాతృభిన్నసిర్వాదానోమిడాదన్మేరుమారోనయోషామభిష్కృతం సంగచ్చతే ఉత ప్రపిత్యూధరజ్ఞాయందర్ధారాభిస్తే సుమేధా మూర్ధానంగాయాతమోష్భిశ్రీరంగిమసుభిన్ననిత్తైః పవమానరేందోరయివశ్వినం వావసానీపురంపద్యాయమాస్వకలందం పునానో బాదాప్యం విశ్వశ్చంద్రం పవం ప్రాతర్మక్షోజ్జగమ్యాస్మిన్వాజినే వసుభస్పర్ధం అపోవేణ ప్రవచేతీయన్మృజన్న పశుపద్ధనాయమన్మన్నమృతామస్వర్వితే భువనాని ప్రసంద ఇయస్వారాయంతీరవిభావశ్రయంగ్యాభరేతోనరతోభువనాని విశ్వా దేవేభూషం దక్షాయ రాజపూర్వభూషణవ్యాజేజాత్రియాయ శ్రీయంబోజో దాది శ్రీరంపదానామృతమాజంభవంతిభ్యాతమిత్రౌషోత్రిమత్సిదేవాన్ని హాతాబ్రహ్మపరమాణపాధేదో హరిరాధమాణస్థిరంబరస్వరే పునాన మతీర్జనయతాభిశ్రుజానపత్యామృత్యేవాదామరిమం దేవానాం పుష్ణాభావిష్కృణోధిపతిషి ప్రభాతే అపాదిమేదోర్మయస్తూరాధా ప్రభాదీరాజీరే సోమవచ్చ నమస్యంతి రూపజయంతి సంచాచరమిదంతి సతీసంతం ంసందోహంక్షణంబావసానం మతయస్వచందేభక్తిపరూనం సముద్రే యన్వాచాముపవత్తే బోధ పురాణయంద్రోవిశ్యామీషా ఇంద్రస్తయక్షయసౌభరాయ సువీర్యస్య పదాయ శ్యామ ేరో అగ్రేరసాహ్యే జిహర్షదేహస్వేనాభవాన్ సఖిభ్యోమస్రాభాని ఆదిష్టరసమింద్రస్వా విద్వాన్యేనాసుమతింద్రచ్చనోదేవేవతేవస్వేవాంద్రపానాన్నపోర్షయ్యాముదేవాహరోరాణోరివశ్చునా అదీతయేహతయేమస్వస్వస్తయేతయే బృహతే చదుషంది విశ్వజిమే సఖాయస్తరం వస్మి పవమాన సోమ సోమ పవతే జనికామీనాజనికాదివోజనికాపేంద్రస్చనిలోత విష్ణో బ్రహ్మాదేవానాం వదవీకీనామిషర్విత్రాణాం మహిళో మృగాణాం శేనోగృధ్రానాం సోమ పవిత్రమత్యే జిలేభన్ సోమ పవమానో మనీషా అంతఃపశ్యన్యాక్షభోగోషు జాన సమత్సర ప్రత్సు మన్మన్నవాదసహస్రేత అభివాచమరుష ఇంద్రాజేందోపవమానో మనీష్యాంశోరోరీరయకాజీషన్ హరిప్రియ కలసే దేవవాద ఇంద్రాజోరణ్యోమదాయ సహస్రజానస్తవాదయేంద్రుర్వాజేనరాజికాతి విద్యాయమానో మృగానో అప్సుదుభానో అద్రౌ అభిదర్శివాణే భూయమాన పితర స్వూర్వే కర్మాణి చక్రప్రవమానధీరా మన్మన్నపాద పరిధీంద్రపోర్ణుధీరేభిరస్తేర్మఘవా భవాన యథావధామనవేవోధామిద్రావారిద్ధమిష్మాన్వాపస్వద్రవేణందనయాయూధాని అవస్తమధూమాధిరాధిరాధోవ్యే అభద్రోణాని ఘతవాన్విశీతమతిందోమత్సరయింద్రపాణా దృష్టిం దివస్వదార పవస్వదగస్వదావాజయుద్ధేవీతౌ సంసింద్రోభిక్కలదేవావధానస్వముశ్రుయాభిప్రతిరన్నాయుస్య సోమో మతిభిః పునాణోద్యో నభాజీదరతీదరాజీ పయోనదుగ్ధమదీతేర్భిరముర్వీవగాతుయమో నమోనా స్వాయుధస్తోభి పూజమానోభ్యర్షదుహ్యం చారుణామ అభివాజం సత్తిరివస్త్రవశ్చాభివాయుమభిగాదే సోమ శిశుం జ్ఞానం హర్యతం రేణం త్రిభుంభం త్రివన్యం మరుతో గణేన కవిర్గేర్భిః కావ్యేన కవిః సం సోమః పవిత్రమచ్చే తిరేభన్ విషేమనాయగత్సర్గా సహస్రనీశ పదవీ కవీనా తృతీయం ధామహిణశ్రీరాధంశోరాజమనోరాజతిక్షుభ్రేణో గోవిందోరాణి బిభ్రాజ అపామోర్మిమాన సముద్రం తృతీయం ధామహిణో విభక్తి మర్యోనశుభ్రస్తన్వ్రజానోనృత్వాధనయేధనా ూరావరివోషవర్ఘన్ పరి ప్రదత్తంబోరాభివేద అపరస్ేందోపవమానోమోభిని ప్రదత్పరివారాణ్యర్ఘ క్రీడన్ పూజమాన ఇంద్రం దేవసోమిరామత్తు ృహనీరాగ్రంథాగోక్రందామిపవమానశత్రోన్యాన్నదారో అభిగీతయిందో శ్రీధన్వనేవత్వామ పునాశ్చలసేషు సత్తా ఆదేశమానస్ సోమయోషే వయంతి సుసుఖా సుధారాణీరో అచ్చలిక్రదేవూనా ప్రేతేమనా భూయమానో దేవో దేవేభిస్తమృత్తరసం సుఖ పవిత్రం వర్యే దిరేభన్ విదేవసుమాంతిహోదా భద్రావస్త్రాధమన్యా ఆవసారో భాగ్యవ్యంధివచారాని సంసన్న ఆరక్షస్వరంభో పూజమానో విలక్షణోజాగ్రేవీతౌ సమో ప్రియో యజ్జలేదానో అవ్యే యశస్తరో యశాంక్షైలో అస్మే అభిస్తరథన్వా పూజమానో యూజం వాతస్వస్తిభిస్తాన ప్రగాయ్యర్చామదేవాన్ సోమం వినోదమహదేధనాయ సాదు ప్రవాదే అధివారమవ్యమాసీరాది కలసం దేవయున్నా ఇందర్దేవానాముపగత్యమాయం సహస్రధార పవదేవతాయ మహతే హరిహర్షా పునాన ఇంద్రం మదో గచ్చదు దేవరాయ దేవైర్యాయిరథం రాజో అచ్చాయూజం పాత స్వస్తి విస్తాన ప్రకావ్యముదనే బ్రుభానో దేవో దేవానాంజనీవా వివర్తి అయవ్రతస్వృతిబంధు పాపక పదావరాహో అభ్యే దిలేబన్ త్రిఫలం మంజమచ్చామాల సంమృషాయాసుమానందో దుర్మర్గం సాగం ప్రపదంతి బాణం సరం వ్రతాయోతిం రథాక్రేణం తమ్ విమతేన కామాహరేన సంక్రేణతే విద్మసింగోదివాహవిర్దృశేన ఇందర్భాజీపావదేవోన్యో గాయింద్రేవస్వహయిన్మన్మదాయ హేవక్షోపాదేవర్యేవీవృణ్వన్మృజనస్య రాజా ృారస్థిరోమపవతే ఇంద్రస్యం జోషానో దేవో దేవస్వత్సరోమదాయ అభిప్రియాణీ పవతే పునానో దేవో దేవాన్ భృంజన్ ఇంద్రధర్మాన్ దృశ్రావధానో దక్షిపో అవ్యదానో ఇంద్రదేవ్రాంద్రవాదేవాదేవాదోమంతమంసం పరిణిచ్యమానోగ్రామస్ నమయన్ వధస్మైరంభరమానోషం తమ్ గమ్యుర్నో అర్ఘపరిలోమసి దుష్ేనాయందో సుపథాగాన్యోగాంశిణ్వన్ విష్ణద్దురి విఘ్నన్వ్యేంద్రోన్ ృజిలంచోమాధ్యోహరిదాదయోదేవ్యాహారస్సురవిరసర్పరిశ్రమవాచాదోషే అయుక్తర్చాశ్రాజానాయుక్తోమాదేవాదత్తాయాతాపిబ్యైనాయుందోహిదేవీంపరిశ్రవణోర్ణశ్రమూషు సోమభ్యంగాంతముద్రీవేన సోమాధర్మక్షోరణీకే ఆదీమాజన్వరమాపసారాయుష్టంపతిగాపజింద ృతాయపతేమేధ్రహ్మాభూవద్రజన్యస్తరాజాప్రరస్మిర్దశమిర్భారిభూమా పవిత్రే విప్లవమానోజక్షారాజా దేవానా ముదమర్త్యానా జిజాభూవద్రహిపదీరీరీనామృతం భరత్సుమృతం చార్విందో అర్వాణిభద్రాయోరీతివర్షరస్రహస్రాభిహతీర్భోదావోమద్రవిహోమిత్నానేవాక్షయీరం ధన్వం సుమా ఆయమస్సుమతిం విశ్వారాహోదారోణీయో మంత్రదేవదేవతేవత్సమేదో మత్సరేవానాహిద్యుష్మీవితాస్వర్యేషిదృష్టానే రోదీపునాన అశ్వరక్రదోమిషాభిర్యుజాన సింహో నీమో మనసోజవీయాన్వాదీనైపతిభిర్యేష్టాపస్తోమనందోదేవేలా కవయో మృజంతి ఇంద్రోదరిత్రం దివాపురేదాసీమహోధనసర్గాగ్రమన్నాం మిత్రం ప్రవీణాధిధీరాపుత్రుతోర్యదాన ఆపవస్వ విజయ అచ్చాదీరామధూమీరగ్రన్వారాణ్యూరోత్యేషవ్యాన్ పవమానపవేషామగోనా జ్ఞానసూర్యవబింబో అర్కై కణిక్రదత సుబంధా మృతస్య శుక్రో విభాస్య మృతస్య ధామ ఇంద్రాయ పవసే మత్సరవాన్విన్మానో వాచం మహిభిః కవీనాం దివ్యస్తో వర్ణో వాచక్షుసో మమిన్వంధారా కర్మణా దేవవీతౌ ప్రబంధ్యమృతీం బ్రహ్మణో మనీషా గావోజంది గోపాదిం వృత్తమానా సోమం జంది మతలో భావసానా సోమం గావో ధేనవో భావసానా సోమం విప్రా మతిభిర్పృచ్చమానా సోమస్సుతః పూయతే అర్జమానః సోమే అలకా సృష్టుభ సన్నవందే దేవానస్వమ పరిహిచ్చమానహాపవస్వపూయమాన స్వస్తి ఇంద్రవాదీతారేణబద్ధయావాసం జనజాపురంధ్యం ఆజాగేభిర్విప్రాతామాదీనాం సోమః పురాణో ఆసదక్షమోషు సపంద్రియం మేషునాధోనికామాధ్వర్యవోరధిరాధసుహస్తాః ూరేణ ధాతోభే అప్రారోదీర్షా ప్రియదాత భూపీయసూధనం కారిణేన ప్రజం సత్ సవద్ధిరాబద్ధన పూయమాన సోమో మేఘ్వాభినోజ్యోతిరావీత్ పూర్వే పితర పదజ్ఞాసుర్భ్యో అభిగాద్రిముష్ణన్ అక్రాంతముద్ర ప్రథమే విధర్మం జలయన్ ప్రజాభువనస్య రాజా పవిత్రే అధిసారో అవ్యే బృహత్సోమో వృధే సువానయిందోః మహత్తత్సోమో మహిళశ్చ కాఢాపాం యద్గర్భో వీణీత దేవాన్ అరధాదింద్రే పవమానవోజోజనయత్సూర్యే జ్యోతిరిందోః మత్స్రీవాయుమిష్టజే రాధదే సమత్స్రీమిత్రావరుణా భూయమానః మత్స్రిశబ్దో మారుణం మత్స్రీదేవాన్ మత్స్రిజ్యావా పృథివీ దేవ సోమ జుఃపవస్వృజనశ్చ హామీ బాధమానో మృతశ్చ అభిర్దేయన్వరపరధావిగో నామింద్రశ్చ తమ్ దాయ మధ్వసోదం పవస్వస్వోత్తమం వీరం చ నాపవస్వాభగం సరస్వేంద్రాయ పవమాన ఇంద్రోరిం చ నాపవస్వాసముద్రాత్ సోమస్సుతోధారయాచ్యోమహిత్వాజిందన్ననిమ్నమభివాచ్యక్షాయోనింబన్యమదత్పురాణస్సమిందుర్గోభీరదరత్తమద్భిరస్తే పవతయంద్రతోమస్తమోషుధీరాభుషతేతమస్వాన్ ఏక ప్రత్యేన వయసా పునరస్థిరోత్వాన్ శర్మత్రివరోధమప్సుహోదే వయాతి సమానే నూనస్తంరాధిరోపరిశ్రవసంబో పూజమాన అప్సస్వాదిష్టమధూవా దేవో నయస్ విదా సత్యమన్మా అభివాయం వేర్చర్గాగణాభిత్రరుణా భూజమాన అభీగలం దీజవనం లేష్టామభీందమృడనం వజ్రబాహు అభివస్త్రాదనాభిజేనో సుదుగా పూజమాన అభిచంద్రాభర్త వేదోయన్.